ధ్రువా భజాయ భజాయ వాజంపురం ధియాయ భావాయ ఆవేంద్రం పురోహతం నామాయకాయరవ భావాయ నేమింద్రట Yeah. ఏ మహారేత అబాజినా అజేఘాన్ వాతాన్ సువర్మయా ఇంద్రమిద్దేవతాయ ఇంద్రం ప్రయాతి అధ్వారాయ ఆయింద్రామేకవనినా వామాయ ఆయింద్రాం ధ్యానజా శుచయావే పాభిస్తామేరాణ హువాయ హవా శత ఇమా ఉత్వా పురోవసావ గిరావర్ధ వర్ణాశ్రుతయ విహాయ దేహవా అభిస్తామే ఇహాయ దేహవా అనా అధ్య స్వాచారి పాతాయ ఏంద్ర విశ్వాభే రోజే భాయే భాగా ఏదాం అనా చోరా సరాసే సభ్యోష్వేవరాయ ఐంద్ర విశ్వాభిరోధే భగన్నాయ వాయ సదాం వాసోహాయ మహాసహాయ సభ్యోషో సాచే పాతాయ సభ్యోషో సాచాయ పాత ఆయ మహా ఇంద్ర విశ్వాభిరోదే ఆయే మహా భాగన్నహిత్వాయ సతం వాసో వేదం ఆయే మహా అనసోరా ఆయే మహా సరామాసాయ ప్రాయం నా చం ఏదాయ మరుణే ఛాయ స్తోత్రం రాజ సుగాయత స్తోత్రం రాజ సుగ సాయ మాయన్వరోదయా మానాహయ దేవా జోతే ఆశావా మాహోహయ మానేంద్రా ప్రావార్ణాక భవాన సదమాదేయాయ నవోతి స్వమిన్నాపేయా మానేంద్ర పరావృణా ఉవా భో మాన ఇంద్ర పరా వృణాక మాన ఇంద్ర పరావార్ణాక భవాదాయ నవోదే తమిన్నాభ్యాం మానా ఇంద్ర పరావార్ణాక వయంగ్రాసుతావంత ఆపానవ్ర పవేత్రవణాయ స్వృత్రోదార ఆయం సూతావంత ఆపనవృక్తబరిణ పవాయ ప్రశ్రవణేషో వాస్తారాసత ప్రాయ సాసత ద్రవాణ